హోతాయ క్షత్సమిధాగ్నిమిడస్పదే అశ్వినేంద్రగుం సరస్వతీ అజోధూమ్రో నగోధూమైఃపలైర్భేషజం మధుశక్తైర్న తేజేంద్రియం పర్యస్వామ పరిశ్రుతాకృతం మధు ప్రియంద్వాజస్య హోతర్యజ హోతాయ క్షత్తనో నపాత్సరస్వతీ అవిర్మేషో నభేషజం తథా మధుమతాభరణ్య అశ్వినేంద్రాయ వీర్యం భదరైర్భవాకాభిర్భేషజంతోక్మభిః పరస్వామ పరిశ్రుతాహృతం మధు వియంద్వార్జస్య హోతర్యజ హోతాయ క్షన్నరాశకం సన్ననగ్నహం ప్రతిబింధురాజే భేషజం మేషస్వరస్వతీభిడగ రథోన చంద్రశ్వినోపాయింద్రస్య వీర్యం భదరైర్భవాకాభిర్భేషజంతోక్మభిః పయస్వామ పరిశ్రుతాఘతం మధు వియంద్వాజ్యస్య హోదర్యుడ హోదాయ క్రతిదేనిదాయుర్క్వాడస్వరస్వతీ ఇంద్రం బలేన వర్ధయన్ గభేణ గవేంద్రియం అశ్వినేంద్రాయ వీర్యం యవే కర్కంధుభిః మధురాజేర్నమాసరం పయస్వామ పరిశ్రుతాఘతం మధు వియంద్వాజ్యస్య హోదర్యుడ హోదాయ క్షద్వరిగ సృష్టలేమోర్ణమృదా విరన్నా సత్యా విరజాశ్వినా స్వాశుమతి విరగ్ధేన సరస్వతి విరగ్ధుర ఇంద్రాయ భేషజం పరిశ్రమ పరిశుదాగృతం మధు వియంద్వాజ్యస్య హోదర్యుజ హోదాయ క్షద్దులో దిశ అవశ్యోనం విజస్వతే అశ్రుభ్యాన్నదులో దిశ ఇంద్రో నరోదే దుఃఖే దుహే కామాన్ సరస్వతి అశ్వినేంద్రాయ భేషజం శుక్రన్న జ్యోతిరింద్రియం పయస్వామ పరిశుదాఘతం మధు వియంతాజ్యస్య హోదర్యజ హోదాయ క్షత్సుపేష శోషేణ కందివా అశ్వినా సంజానానే సమంజాతే సరస్వత్యా తుషమింద్రేణ భేషజం శేణో నరజసాహృదా పయస్వామ పరిశుదాఘతం మధు వియంత్వాజస్య హోదర్యజ హోదాయ క్షద్దైవ్యా హోదారాభిరజాశ్వినా ఇంద్రన్న జాగ్రవేదివానగ్దన్న భేషజైః శూషకం సరస్వతీభిరగ శ్రీసేన దురైంద్రియం పయస్వామ పరిశుద్ధాఘతం మధు వియంత్వాజస్య హోదర్యజ హోదాయ క్షత్తిస్రో దేవేర్న భేషజం రేస్త్రజాదవోపదః రూపమింద్రే హిరణ్యయం అశ్వినేటాన భారతి వాచా సరస్వతి మహేంద్రాయసరింద్రియం పయస్వామ పరిశుతాగతం మధ వియంద్వాజ్యస్య హోదర్యజ హోదాయ క్షత్వష్టారవింద్రమశ్వినా భిరజన్న సరస్వతి ఓజోన జ్యోతిరింద్రియం భృగోనభిరగ యశస్సురయా భేషజం శ్రియాణమాసరం పయస్వామ పరిశుతాగతం మధ వియంద్వాజ్యస్య హోదర్యజ హోదాయ క్షద్వనస్పతిం శ్రమితారగుం శతక్రతుం భీమన్నమన్యగుం రాజానం వ్యాఘ్రన్నమసాశ్వినాభామం సరస్వతీభిడగ ఇంద్రాయ దుహ ఇంద్రియం పయస్వామ పరిశ్రుతాఘృతం మధ వియంద్వాజ్యస్య హోదర్యజ హోదాయ కరణ్యజ్ఞ స్వాహాజ్యస్య స్తోకానా స్వాహామేతసాం పృథగ స్వాహాచాగమశ్రుభ్యా స్వాహామేషగుం సరస్వత్యై స్వాహరిషభరింద్రాయకుంభాయసేంద్రియం స్వాహాగ్న్నభేషజం స్వాహా సోమమింద్రియం స్వాహేంద్రగుం సుత్రామానగుం సవితారం వర్ణం విరజాంబలిం స్వాహావనస్పతిం ప్రియం పాథోనభేషజం స్వాహా దేవాగుం ఆజ్యపాన స్వాహాగ్నిగుం హోత్రాజుషాణోజ్ఞర్భేషజం అయస్వామ పరిశుతాఘతం మధు వియంత్వాజ్యస్య హోదర్యజ హోదాయ క్షతశ్వినా సరస్వతీమింద్రగుం సుత్రామానం ఇమే సోమాః సురామానః ఛాగైర్న మేధైర్నభైస్తాః షష్పైర్నతోక్మభిః నాజైర్నహస్పందః మధామాసరేణ పరిష్కృతాః శుక్రాః పయస్కృంతామృతాః ప్రస్థితా వామదశ్చ్యుతః నాశ్వినా సరస్వతీమింద్రః సుత్రామావృత్రః విశంతాగం సౌమ్యం మధు విభంతు మదంతు వియంతు సోమం హోదర్యుడ సమిక్షోగ్నిరశ్వినా తప్తో ఘర్మో విరాట్సుతః సరస్వతి సోమకం శుక్రమిహేంద్రియం తనోపాభిరజా సుతే అశ్వినో భాదరస్పతి మధ్వారజాగుంసేంద్రియం ఇంద్రాయ పథిర్వహాన్ ఇంద్రాయేంద్రపుంసరస్పతి నరాశగుంసేన నగ్నః అథాతామశ్వినామధు వేలజం భిరజా సుతే ఆయుక్వా నాసరస్పతి ఇంద్రాయేంద్రియాణి వీర్యం విడాభిరశ్వినామిషం సమోర్ఘకుంసకుం రయందసు అశ్వినా నముతే సుతం సోమకం శుక్రం పరిశ్రుతా సరస్పతీతమాభరే పరిరేంద్రాయ పాతవే కవశ్యాణ విజస్పతే అశ్వభ్యాన్నదురోదిశ ఇంద్రోణరోదులే దుహే కామాన్ సరస్పతి ఉషాసానక్తమశ్వినా దివేంద్రగం సాగమింద్రియే సంజానానే సుపేషస సమంజాతే సరస్వత్యా పాతన్నాశ్వినాదివా పాయినక్తగం సరస్వతి తైర్యాహోదారాభిజ పాతమింద్రగం సచాసుతే విశ్వస్త్రేషా సరస్వతి అశ్వినా భారతీడా తీవ్రం పరిశ్రుతా సోమం ఇంద్రాయ సుధవర్మదం అశ్వినా భేడజం మధు భేడజన్న సరస్వతి ఇంద్రే త్వష్టాయుషశ్రియం రూపకం రూపమధుస్తుతే ఋతుచేంద్రో వనస్పతి యజమాన పరిస్థుతా లీలానమశ్రుభ్యాం మధు ద్వేధేణు సరస్వతి గోభిర్నతోమశ్వినా మాసరేణ పరిష్కృతా సమధాతాకం సరస్వత్యా స్వాహేంద్రే హృతం మధు అశ్వినా అవిరింద్రియం నముచేర్ధియా సరస్వతి ఆ శుక్రమాధురాధు మఘమింద్రాయ జభ్యే యమశ్వినా సరస్వతి అవిరేంద్రమవర్ధయన్ సవిభేదవలం మఘం నముజావాసురేశ్రం పశవస్తా అశ్వినోభాదరస్పతి ప్రధానాభ్యనోషద అవిజాయజ్ఞమింద్రియం యేంద్రైంద్రియం దధు సవితావరుణాఫల సుత్రామాహ విష్పతి యజమానాయశ్చద సవితావరుణాధద యజమానాయదాశుషే ఆదత్త నముచే రసు సుత్రామా బలమింద్రియం వరుణ క్షత్రమింద్రియం భగేణ సవితాశ్రియం సుత్రామాయశసా బలం ప్రధానాయజ్ఞమాసద అశ్వినా గోభిరింద్రియం అశ్వేభిర్వీర్యం బలం అవిరేంద్రకం సరస్వతి యజమానమవర్ధయన్ తానాసత్యా సుపేషసా హిరణ్యవర్తనే నరా సరస్వతి హవిష్పతి ఇంద్రకర్మ సునావత తాభిడజా సుకర్మణా సాదుఖా సరస్వతి సవృత్తహాసక్రతు ఇంద్రాయ దశరింద్రియం ఏవం వైరి సరస్వతి సుదేవమింద్రే అశ్వినా తేజోనచక్షురక్ష్యా వైరిషా దధురింద్రియం వసువనే వసుషేయస్త్రియంతు యజ దేవేద్వారో అశ్వినా భిడజేంద్రే సరస్వతి ప్రాణన్న వీర్యన్న సే ద్వారో దధురింద్రియం వసువనే వసుభేయస్త్రియంతు యజ దేవీ ఉషాసా అశ్వినా విరజేంద్రే సరస్వతి బలన్నవాచమాస్యే ఉషాభ్యాం దధురింద్రియం వసువనే వసుధేయస్త్రియంతు యజ దేవీ జ్యోష్ట్రీ అశ్వినా సుత్రామేంద్రే సరస్వతి శ్రోత్రణ్యకర్ణయోగిషః జ్యోష్ట్రేభ్యాం దధురింద్రియం వసువనే వసుధేయస్త్రియంతు యజ దేవీ ఊర్జాహుతే దుఃఖే సుదుఃఖే ప్రయజేంద్రగం సరస్వత్యశ్వినాభిరజావద శుక్రన్నజ్యోతిస్తనయో రాహుదీధత్త ఇంద్రియం వసువనే వసుధేయస్య వియంతు యజ దేవాదేవానాభిరజా హోదారావింద్రమశ్వినా వషట్కారే సరస్వతి విషన్నదరే మయం హోదర్భ్యాం దశరింద్రియం వసువనే వసుధేయస్య వియంతు యజ దేవీస్తిస్రస్తిస్రో దేవీ సరస్వత్యశ్వినా భారతీడా సూషన్నమధ్యయనాభ్యా ఇంద్రాయ దశరింద్రియం వసువనే వసుధేయస్య వియంతు యజ దేవేంద్రో నరాశగుంసః ప్రవరోధ సరస్వత్యాశ్రుభ్యామీయతే రథః ఏతోనరూపమవతన్నిమిత్తం ఇంద్రాయ త్వష్టా దశరింద్రియాణి వసువనే వసుధేయస్య వియంతు యజ దేవేంద్రో వనస్పతిః హిరణ్యవర్ణాశ్రుభ్యా సరస్వత్యాశ్వమిప్పలః ఇంద్రాయ వచ్చతే మధు వోజోన జ్యోతిమిషభోన భామం వనస్పతిర్నోషింద్రియాణి వసువనే వసుధేయస్య వియంత్రిజ దేవం బలిహర్వారిదీనా అధ్వరే స్త్రీర్ణమశ్రుభ్యాన్నం సరస్వత్యాః శోనమిందతే సదః ఈశానీమన్యగం రాజానం బలిహిరాధరింద్రియం వసువనే వసుధేయస్య వియంత్రిజ దేవాగ్నిష్టకృత దేవానియక్షద్యథాయుధం హోదారావింద్రమశ్వినా వాచా వాచకుం సరస్వతే అగ్నిగం సోమగ్గస్పిష్టగతే శిష్టగింద్రసుత్రామాసవితావరుణాభిషగ ఇష్టో దేవో వనస్పతిః స్పృష్టా దేవాజ్యమాః ఇష్టో అగ్నిరగ్నినాః హోదా హోత్రే స్పిష్టకృతే శోనదశరింద్రియం ఊర్జమపజనిగ్గస్వథా వసువనే వసుధేయస్య వియంత్రియజ అగ్నిమద్యహోదారమవణీత అయగం సుదాసుయజమానః పచన్ భక్తీః పచన్ పురోడాశాన్ గృహన్ గ్రహాన్ భద్రాన్శ్విభ్యాన్ సాకం సరస్వత్యా ఇంద్రాయ భద్రాన్ సరస్వత్యే మేషమింద్రాయాశ్విభ్యాః భద్రన్నింద్రాయ ఋషభశ్విభ్యాకం సరస్వత్యే సూపస్థా అద్య దేవో వనస్పతిర్భవత్ అశ్వభ్యాన్ సాగేన సరస్వత్యా ఇంద్రాయ సరస్వత్యై మేఘేనేంద్రాయాశ్వభ్యాః ఇంద్రాయ ఋషభేనాశ్వభ్యాకం సరస్వత్యే అక్షగ్భిస్తాన్మేదస్త ప్రతిమజదాగ్రభేదః అవేవసంతగ్రహేయేః అపహదామశ్వినా సరస్వతీంద్రః సూత్రామావృత్రః సోమాన్ సురామ్నః ఉపోక్తామదాశ్రౌద్యమదాదన్ అవేవసంతాం ఘోషైః త్వామద్యర్షారుడేణాన్నపాదవర్ణేన అయగం సుదాసుతే యజమానః బహుభ్యాసంగతేభ్యః ఏష మే దేవేషు వసువార్యాయక్షతైతి తాయా దేవాదేవతానాన్యదు తాన్యస్మాచాస్వ ఆచకురస్వ ఇతశ్చోదరసి భద్రవాచ్యాయ ప్రేషితో మానుషః సూక్తవాకాయ సూక్తాబ్రూహి శంతస్వాహవామహానో అగ్నేషు కేతులాః తగుంసామహే భగంతగుంసామత్పతికితామలేష ప్రగాహిన పితర స్వపూర్వే తగుంసామపితభిః సంవిధానః బహిరపితరాహం పితేన ఉపభూతా పితరాగ్నిష్పాత్రాః పితరః అగ్నిష్పాత్రాన్ సమతో హవామహే నరాశగుంసే స్వామపీఠయ్యాశుః ఏనో అర్వంద సుహవా భవంతో షన్నా భవంత ద్విపదేశం చతుష్పదే ఏ అగ్నిష్పాత్రా ఏనగ్నిష్పాత్రాః అగుంహోమిత పితరః సోమ్యాసః పరే వరే మృతాసోభవంత అధిబ్రవంతుదే అవంతస్మాన్ ఆన్యాయి దుగ్ధే యుజమానా కరంభం ఉదీరానా అవరే పరే చ అగ్నిష్వార్తాభిః సంవిధానాః ఇంద్రవంతో హవిర్నంజుషంతాగ్నే గవ్యవాహనత్వమగ్నిరితో జాతవేద మాతవే గవ్యైః ఏతాత్రమద్దే అత్రా దేహమానాః హోత్రామథ స్తోమదష్టాసో అర్కైః ఆగ్నేయాదిత్రేభిర్వాన్ సత్యే కవ్యే పితృభిర్ధర్మసద్భిః అవ్యవాహమజలం పురప్రియం అగ్నిం హృదయేన హవిషాసపర్యన్ ఉపాసనవ్యవాహం పితృణాం సన ప్రజాం వీరవదేగం సమన్వతో హోతాయక్షతిరస్పదే సవిధానం మహద్యతః సుషమిద్ధం వరేణ్యం అగ్నిమింద్రం వయోధనం దారిత్రీం ఛంద ఇంద్రియం త్రిలింగాం వయోదశజ వేత్వాద్యస్య హోదర్యజ హోదాయక్షక్షిజవ్రతం తనోనపాదముద్భిదం యంగర్భమజదశ శుచిమింద్రం వయోదశం ఉష్ణిహన్షంద ఇంద్రియం నిత్యవాహంగాం వయోదశజ వేత్వాద్యస్య హోదర్యజ హోదాయక్షదీడేన్యం ఈడితం వృత్రహంతమం ఇదాభిరేద్యం సహ స్వామింద్రం వయోదశం అనష్టుభం ఛంద ఇంద్రియం త్రివత్సంగాం వయోదశ వేత్వాజ్యస్య హోదర్యజ హోదాయక్షత్సు పరిహిషదం ఊషణ్వంతమమత్యం సీదందం పరిహిష ప్రియే అమృతేంద్రం వయోదశం బృహదీం ఛంద ఇంద్రియం పంచాలింగాం వయోదశ వేత్వాజ్యస్య హోదర్యజ హోదాయక్షగజస్వతేః సుప్రాయణా ఋతావృథః ద్వారో దేవేర్ హిరణ్యయేః బ్రహ్మాణ ఇంద్రం వయోధశం పంక్తిం ఛంద ఇహేంద్రియం తృతీయవాహంగాం వయోధశే వేద్వాజస్య హోతర్యజ హోతాయక్షసుపేషసే సుశిల్పే బృహతి ఉభే నక్రోషా సారదర్శతే విశ్వమింద్రం వయోధశం పృష్ఠుభం ఛంద ఇంద్రియం పష్టవాహంగాం వయోధశే వేద్వాజస్య హోతర్యజ హోతాయక్షప్రచేతస దేవానాముత్తమయ్యశః హోదారా దేవ్యా కవి సైలేంద్రం వయోధసం జగదీం ఛంద ఇహేంద్రియం అనడ్వాహంగాం వయోధసే వేద్వాజస్య హోదర్యజ హోదాయక్షత్వేషస్పతేః ఇస్రో దేవీర్హిరణ్యైః భారతేర్బృహతేర్మహీః పతిమింద్రం వయోధసం విరాజం ఛంద ఇహేంద్రియం ధేనుంగాన్న వయోధసే వేద్వాజస్య హోదర్యజ హోదాయక్షత్సురేతసం పుష్టారం పుష్టివర్ధనం రూపాణి విభ్రదం పృథగ పుష్టిమింద్రం వయోధసం దివదం ఛంద ఇహేంద్రియం ఉక్షానంగాన్న వయోధసే వేద్వాజస్య హోదర్యజ హోదాయక్షత్సదక్కుదం హిరణ్యపన్న ముక్షిణం రచనాం బిభ్రదం వశిం ధగమింద్రం వయోధసం కాకుభం ఛంద ఇహేంద్రియం వశామిరహరంగాన్న వయోధసే వేద్వాజస్య హోదర్యజ హోతాయక్షత్స్వాహాగృతేః అగ్నిం గృహపతిం పృథగ వరుణం భేరజం కవిం క్షత్రమింద్రం వయోధసం అదిఛందనం ఛంద ఇంద్రియం బృహదృషభంగాం వయోధసే వేద్వాజస్య హోదర్యజ సమిధ్వో అగ్నిస్సమిధా సుషమిధ్వో వరేణ్యః గాయత్రీ ఛంద ఇంద్రియం ప్రవిర్గోర్వయోదశ తనోన పాక్షితివ్రతః తనోపాక్షసరస్పతి ఉష్ణిఛంద ఇంద్రియం నిత్యవాగ్యోర్వయోదశ ఇడాభిరగ్నేర్యః సోమో దేవో అమర్త్యః అనుష్ఠుఛంద ఇంద్రియం త్రివత్సోగౌర్వయోదశ స్వబర్హిరగ్నిః పూషణ్వాన్ స్వీర్ణబర్హిరమర్త్యః బృహతి ఛంద ఇంద్రియం పంచాభిర్గౌర్వయోదశ దురో దేవేర్దిశో మహీః బ్రహ్మా దేవో బృహస్పతిః పంక్తిశ్చంద ఇహేంద్రియం తుర్యవాగ్గౌర్వయోదశ ఉషేయక్వేషుపేషస విశ్వే దేవ అమర్త్యాః త్రిష్ఠుఛంద ఇంద్రియం అష్టవాగ్గౌర్వయోదశ దైవ్యా హోతారాభిజ ఇంద్రేణ శ్రీచారిజ జగదీఛంద ఇహేంద్రియం అనడ్వాంగౌర్వయోదశ తిస్రగిడాదరస్పతి భారతే మరుదో విశః వ్యాఛంద ఇహేంద్రియం ధేనుర్గౌర్ణవయోదశ పృష్టాదులేపోద్భుతః ఇంద్రాగ్నే పుష్టివర్ధన దివాఛంద ఇహేంద్రియం ఉక్షాగౌర్ణవయోదశ శమితానో వనస్పతిః సమితా ప్రసుబంధకం కపుఛంద ఇహేంద్రియం వశామేహద్గౌర్ణవయోదశ స్వాహాయజ్ఞం వరుణః సుక్షత్రోభేడజం కరత్ అయిచ్ఛంతాశ్చంద ఇంద్రియం బృహదృఢభోగౌర్మయోదశ వసంతేన త్వదా దేవాః వసవస్త్రిభృతా స్తుతం వసంతరేణ తేజస హవేంద్రేవయోదశ గ్రీష్మేణ దేవా ఋతునాః రుద్రా పంచదశే స్తుతం బృహదాశాబలం హవేంద్రేవయోదశ వర్షాభిర్ఋతునా నిత్యాః స్తోమే సప్తదశే స్తుతం వైరూపేణ విశౌచస హవేంద్రేవయోదశ శారదేణ త్వదా దేవాః ఏకవింశర్భవస్తుతం వైరాజేన శ్రియాశ్రియం హవిరింద్రేవయోదశ హేమంతేన త్వనా దేవాః మరుతస్తు నవే స్తుతం వరేణ శక్వరే సహ హవిరింద్రేవయోదశ శైశిరేణ త్వనా దేవాః త్రయస్త్రిగుంశే మతగ్రస్తుతం సత్యేన రేవతీః క్షత్రం హవిరింద్రేవయోదశ దేవం బరిహిరింద్రం వయోదశం దేవం దేవో వర్ధయత్ గాయత్ర్యా ఛందసేంద్రియం తేజ ఇంద్రేవయోదశత్ వసుమనే వసుధేయస్య వేదయజ దేవేర్ద్వారో దేవమింద్రం వయోదశం దేవేర్ద్వేమవర్ధయన్ ఉష్ణ్యా ఛందసేంద్రియం ప్రాణమింద్రేవయోదశత్ వసుమనే వసుధేయస్య వియంద్రియజ దేవీ దేవం వయోదశం ఉషేంద్రమవర్ధత అనుష్ణుభా ఛందసేంద్రియం వాచమింద్రేవయోదశత్ వసుపనేమధేయస్య వీతాయ్యజ దేవీ జోష్ఠీ దేవమింద్రం వయోషసం దేవీ దేవమవర్ధత బృహత్యా ఛందసేంద్రియం శ్రోత్రమింద్రయోధసతే వసుపనేమధేయస్య వీతాయ్యజ దేవీ భూజాహుదీ దేవమింద్రం వయోషసం దేవీ దేవమవర్ధత పంక్త్యా ఛందసేంద్రియం శుక్రమింద్రయోధసతే వసుపనేమధేయస్య వీతాయ్యజ దేవాదేవ్యాహోదారా దేవమింద్రం వయోషసం దేవాదేవమవర్ధత పృష్ఠుభాచందజేంద్రియం వసుపనేమధేయస్య వీతాయ్యజ దేవేస్తిస్రస్తిస్రో దేవేర్వయోషసం పరమింద్రమవర్ధయన్ జగత్యాచందజేంద్రియం పరమింద్రయవయోధసతే వసుపనేమధేయస్య వీయంత్రియజ దేవోదరాశకంసో దేవమింద్రం వయోధకం దేవో దేవమవర్ధయత్ విరాజాచ్ఛందజేంద్రియం వేదైంద్రేవయోధసతే వసుపనేమధేయస్య దేవో వనస్పతిర్దేవమింద్రం వయోధకం దేవో దేవమవర్ధయత్ విమదాచ్ఛందజేంద్రియం భగమింద్రేవయోధసతే వసుపనేమధేయస్య వేద్య దేవం బరిహిర్వారిజేనాం దేవమింద్రం వయోధకం దేవం దేవమవర్ధయత్ ప్రకుభాచందజేంద్రియం యజైంద్రయవయోధసతే వసుపనేమధేయస్య వేద్య దేవో అగ్నిస్పిష్టకర్దేవమింద్రం వయోధసం దేవో దేవమవర్ధయత్ అలిచ్ఛందసాచ్ఛందజేంద్రియం క్షత్రమింద్రయవయోధసతే వసుపనేమధేయస్య వేద్య ఓం ప్రవత్స్తోమో భవతి బ్రహ్మవర్తసం వై త్రిమత్ బ్రహ్మవర్తమేవారుంధే అగ్నిష్టోమ సోమా భవతి బ్రహ్మవర్తసం వా అగ్నిష్టోమ బ్రహ్మవర్తమేవారుంధే రసంతరగుంసాభవతి బ్రహ్మవర్తసం వై రసంతరం బ్రహ్మవర్తమేవారుంధే పరిశ్రజీ హోదా భవతి అరుణోమిర్మిరస్తు శుక్ర ఏతద్మయ బ్రహ్మవర్చసస్య రూపం రూపేణైవ బ్రహ్మవర్చసమవరుంధే బృహస్పతిరగామేదేవానాం పురోషాంగక్షరిమితి సేతం బృహస్పతి సమమవశ్యత్ అమాహరత్ ఏనాయజదా తదో వేస దేవానాం పురోషామగచ్చత్ యః పురోషాకామ స్యాత్ స బృహస్పతి సమేణ యజేత పురోషామేవ గచ్చతి తస్య ప్రాతస్తవనే సన్నేషు నారాశకుంసేషు ఏకాదశ దక్షిణానీయంతే ఏకాదశమాధ్యంతినేతమనే ధన్యేషు నారాశకుంసేషు ఏకాదశ త్రీయతమనే ధన్యేషు నారాశకుంసేషు త్రయస్త్రింశత్ సంపద్యంతే త్రయస్త్రింశద్వై దేవతాః దేవతా ఏవావరుంధే అశ్వస్త్రింశ రాజావత్యోపాశ్వః ప్రజాపతిస్త్రింశో దేవతానాం యావదే దేవదేవతాః తా ఏవావరుంధే కృష్ణాజినే భిడించతి బ్రహ్మణో వా ఏతద్రూపం యత్కృష్ణార్జునం బ్రహ్మవర్తతే నైవేనకం సమర్థయతి ఆర్జేనాభిషించతి తేజోవాజ్యం తేజదేవాస్మిన్ దధాతి యదాగ్నేయో భవతి అగ్నిముఖాహ్యర్థి అచయత్ పౌష్ణః పుష్టిర్వై పూషా పుష్టిర్వైశ్యస్య పుష్టిమేవావరుంధే ప్రథవాయసా విత్రః అచయత్వాష్ట్రః కష్టాహి రూపాణి వికరోతి నరువరుణత్వాయ వారుణః అసోయదేవ కశ్చన సూయతే సహి వారుణః అసయద్వైశ్వదేవః వైశ్వదేవో హి వైశ్యః అసయం మారుతః మారుతో హి వైశ్యః సప్తేతాని హవేగంషి భవంతి సప్తగణా వై మరుతః వృష్టిః పష్ఠౌ హి మారుత్యారభ్యతే విద్వై మరుతః విషయే వై తన్మధ్యతోభిరిచ్యతే తస్మాద్వాయేష విషప్రియ విషో హి మధ్యతోభిలిక్ష్యతే ఋషభజర్మేభ్యభిలించతి సహి ప్రజనయితా దద్ధాభిలించతి ఊర్ధ్వా అన్నాద్యందధి ఊర్ధ్వేన మన్నాద్యేన సమర్థయతి యదాగ్నేయో భవతి ఆగ్నేయో వై బ్రాహ్మణః అచయత్ సౌమ్యః సౌమ్యో హి బ్రాహ్మణః ప్రథమాయైవ సావిత్రః అచయద్వారిహస్పత్యః ఏతద్వై బ్రాహ్మణస్య వాక్పతీయం అచయనగ్నే సోమీయః ఆగ్నేయో వై బ్రాహ్మణః అవు యదా సంగచ్చే అథ వీర్యావత్తరో భవతి అసయత్సారస్పదః ఏతద్ధి ప్రత్యక్షం బ్రాహ్మణస్య వాక్పదీయం నిర్వరుణత్వా ఏవ వారుణః అసోయేవ కశ్చిదాన్ సూర్యలే సహి వారుణః అసయద్యా వా పృథివ్యః ఇంద్రావృత్రాయ వజ్రముదయచ్చత్ అన్యా వా పృథివీనాన్వమన్యేత అమేతేనైవ భాగధేయేనాన్వమన్యేత వజ్రస్య వా ఏషోనుమానాయ అనువదవజ్రస్తూయాయి అష్టావేదాని హవేగుంషి భవంతి అష్టాక్షరా గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం గాయత్రీవ బ్రహ్మవర్చసమవరుంధే హిరణ్యేన హృతముత్పునాది తేజసమేవ రుచే కృష్ణాజినే భిషించతి బ్రహ్మణో వా ఏదృక్సామయో రూపం యత్కృష్ణాజినం బ్రహ్మణ్యేవేన మృక్సామయో లభ్యభిషించతి ఘృణేనాభిషించతి తథా వీర్యావత్తరో భవతి నవై సోమేణ సోమస్య సమోస్తి హతోక్యేష అభిషుతోక్యేష నై హత సూయతే సోమేకం సూతవ శామానఫలే సోమో వేదేతోధా ఏతకేవ తద్దధాతి సౌమ్యర్చాభిషించతి రేతోధాక్యేష రేత సోమ ఏతకేవాస్మిన్ దధాతి యత్కించరాజ సూర్యమృతే సోమం తత్సర్వం భవతి అషాఢం యత్సవదనా సుమప్యం సువర్ణామ స్వాం భజనస్య గోపా భరేషు జాగం సుక్షితిగం సుశ్రవసం జయంతం ద్వామనుమదేమ సోమ యో వై సోమేణ సూయతే సదేవ సమ యః పశునా సూయతే సదేవ సమ వేష్ట్యా సూయతే సమనుష్య సమ ఏతం వే పృథయే దేవా ప్రాయచ్ఛన్ తో వై సోమ్యారణ్యానాం పశూనామ సూయత యావదే క్రియతేశ్చ ప్రజావాచం వదంతి తా సాగుం సర్వా సాగుం సూయతే ఏతేనైతే యోగేనమేవం వేద నారాశగ్యశ్చాభిషించతి మనుష్యావేన రాశగుంసః నిన్నత్యవావేతత్ అథాభిషించతి యత్కించ రాజసూయమనుత్తరవేదీకం తత్సర్వం భవతి ఏమే పంచాశతం దదుః అశ్వానాగం సహస్పతిః విమలగ్నేమహిశ్రవః బృహత్కృతిమఖోనాదృణాగోసవః క్షత్రిమృహత్సామా ఉపమానే కన్వరచంతరం భవతి యో వైవాజమేయః సంరాత్సవః యోరాజసూయః సవరుణసవః ప్రజాపతిస్వారాజ్యం వరమేష్ఠీ స్వారాజ్యం గౌరేవ గౌరివ భవతి ఏతేన యజతే యౌజైనమేవం వేద ఉభయ బృహత్సంతరే భవతః అర్థిస్వారాజ్యం ఐదం దక్షిణాః అర్థిస్వారాజ్యం ప్రతిధుషాభిరించతి అర్థస్వారాజ్యం అనుద్భదేవే దక్షిణతాహవనీయస్ బృహస్తోత్రం ప్రత్యభిరించతి ఇయం వావరసంతరం అసో బృహదే అనయో ఏవైనమనంతరిహితమభిరించతి వశస్తోమో వా ఏషః ఏన గోసవః క్షత్రిగుంశః సర్వః ఏమజ్జాతః సహసా వృద్ధః క్షత్రాణాం క్షత్రభృత్తమోవ యోధాః మహాన్ మహిత్రేతస్తభానః క్షత్రే రాష్ట్రే జాగ్రిః ప్రజాపదే స్వామరమేష్ఠిన స్వారాజ్యేనాభిషించామీత్యాహ స్వారాజ్యమేవైనం గమయతి శ్రీగృంహే వ్యాఘ్రపతయా పృథాకౌ ఋషిరగ్నౌ బ్రాహ్మణే దూర్గేయ ఇంద్రయ్యా దేవే సుభగాజాన సానాగం మృత్యుదా సంవిధాన యారాజన్యేందుభావాయతాయా అశ్వస్య క్రందే పురుషస్య మాయౌ ఇంద్రయ్యా దేవే సుభగాజాన సానాగం మృత్యుదా సంవిధాన యా హస్తినిర్ణేపిని యా హిరణ్యే విషరస్యేన పురుషేషు కోశో ఇంద్రయ్యా దేవే సుభగాజాన సానాగం మృత్యుదా సంవిధాన రథేక్షేషు గృహస్య వాజే వాజే పర్జన్యే మరణస్య సుష్మే ఇంద్రయ్యా దేవే సుభగాజాన సానాగం మృత్యుదా సంవిధాన రాడసి విరాడసి సమ్రాడసి స్మరాడసి ఇంద్రాయత్వా తేజస్పదే తేజస్పందగ్రశ్రీణామి ఇంద్రాయత్వోజస్పదవోజస్పందగ్రశ్రీణామి ఇంద్రాయత్వాపయస్పదే పయస్పందగ్రశ్రీణామి ఇంద్రాయత్వాయుష్పద ఆయుష్పందగ్రశ్రీణామి తేజోసి తే ప్రేక్షామి తేజస్వజస్సు మే ముఖం తేజస్వచ్చిరోస్సు మే తేజస్వాన్ విశ్వర ప్రత్యంగ తేజధారం వివృద్ధిమా ఓజోసి తే ప్రేక్షామి ఓజస్వజస్సు మే ముఖం ఓజస్వచ్చిరోస్సు మే ఓజస్వాన్ విశ్వర ప్రత్యంగ ఓజధారం వివృద్ధిమా అయోసి తే ప్రేక్షామి అయస్వదస్సు మే ముఖం అయస్వచ్చిరోస్సు మే అయస్వాన్ విశ్వర ప్రత్యంగ అయసాదం వివృద్ధిమా ఆయుసి తే ప్రేక్షామి ఆయుష్మదస్సు మే ముఖం ఆయుష్మచ్చిరోస్సు మే ఆయుష్మాన్ విశ్వర ప్రత్యంగ ఆయుషాదం వివృద్ధిమా ఇమమగ్నాయుషేమత్రేందేదోవర్ణ సోమరాజన్ మాతేవాస్మాయక్ష విశ్వే దేవాజలదత్తర్యథాసద ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి ఎతో వాతో మనోజవాతరంది సింధవ ఆసాంతాసర్వాసాగుమృత అభిషించామి వర్తదా సముద్రయవాసి బ్రహ్మణా సోమయవాస్యదాభ్యశ్వ ప్రత్యంగ సూర్యయవ జ్యోతిషా విభో అమాయ్యోద్రవణే సహ తమహమస్మాముష్యాయణాయ తేజసే బ్రహ్మవత్యదాయ గృహామి అమాయ్యోర్మోర సహ తమహమస్మాముష్యాయణాయ ఓజసే దీర్ఘాయ గృహామి అపాయ్యోమధ్యోరస తమహమస్మాముష్యాయణాయ ముష్యే ప్రజలనాయ గృహామి అపాయ్యో యజ్ఞయోరస తమహమస్మాముష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహామి అభిప్రేహి వీరయస్వ ఉగ్రశ్చేత్తాసపత్న ఆదిష్టమిత్రవర్ధన తుభ్యం దేవాధిప్రవన్ అంకోణ్యంకాదిష్టవృత్తహన్నథం ఆదిష్టంతం పరి విశ్వే అభూషన్ శ్రీమ్మసానశ్చరదిస్వరోచా మహత్తదస్యాసురస్య నామ ఆ విశ్వరూపమృతానితస్థౌ అమిత్రేంద్రమరత్మను బృహస్పతి అనుసోమాన్మగ్నిరావీర అనుక్తా విశ్వే దేవా అవంతు అనుసప్త రాజానో యువతాభిషిక్తా అనుక్తా మిత్రావరుణా విహావతం అనుగ్రామా పృథివీ విశ్వశంభో సూర్యో అహోభిరణత్వావదో చంద్రమా నక్షత్రేరణత్వావదో దేవశ్చత్వా పృథివీ చ ప్రచేతసా శుక్రో బృహద్దక్షిణాత్వా విపత్తు అనుస్వధాజిగితాగుం సోమో అగ్నిః ఆయం పృణక్తులసి ఉపస్థం ప్రజాపతి ప్రజాసృజత ఆస్మాత్సృష్టా పరాజీరాయన్ స ఏదం ప్రజాపతిలో ధనమపశ్యత సోన్నం భూతో తిష్టత తాన్యత్రాన్నాద్యమవిత్వా ప్రజాపతిం ప్రజా ఉపావర్తంత అన్నమేవేణం భూతం పశ్యంతే ప్రజా ఉపావర్తంతే యౌజేనమేవం వేద సర్వాణ్యన్నాని భవంతే సర్వే పురుషాః సర్వాణ్యేవాన్నాన్యవరుంధే సర్వాన్ పురుషాన్ రాజసి విరాజసేత్యాహ స్వారాజ్యమేవైనం గమయతి యద్ధిరణ్యం దదాతి తేజస్తేనావరుంధే యత్తి సధర్వం వీర్యంతేన యదష్ట్రా పుష్టింతేన యత్కమండలం ఆయుష్టేన యద్ధిరణ్యమాబద్ధాతి జ్యోతిర్వే హిరణ్యం జ్యోతిరేవాస్మిన్ దధాతి అసో తేజో వే హిరణ్యం తేజరేవాత్మన్ ధత్తే యతో ధనం రాశ్నాతి ఏతదేవ సర్వమవరుధ్య తస్మిన్నే కథాధాత్ రోహిణ్యాం కార్యః బ్రాహ్మణ ఏవ రోహిణీ తస్మాదేవ అసోమస్మై వీణకుం సమానానాం కరోతి ఉద్యతా సూర్యేణ కార్యః ఉద్యంతం వా ఏతం సర్వాః ప్రజా ప్రతినందంతి దృక్షేణ్యో దర్శనీయో భవతి ఏకేవం వేద బ్రహ్మవాదినో వదంతి అవేద్యోపభృతా నా ఇది యద్దర్భవం వేదే పవయతి తత్సి దేవా వైది తన్నా వైది త్రిభిః పవయతి తేనిమే లోకాః ఏభిరేవైనం లోకే పవయతి అసో అపాం వా ఏతత్తే జోవర్చః యద్దర్భాః యద్దర్భముంజీలైః పవయతి అపామేవైనం తేజసావర్చసాభిషింజతి ప్రజాపతిర్గామేత బహోర్భూయాన్ స్యామిది స ఏకం పంచసా తదీయమపశ్యతి తమాహరతి తేనాయుదోర్భూయానభవత్ యః కామయేత బహోర్భూయాన్ స్యామిది స పంచసా తదీయేన యజేత బహోరేవ భూయాన్ భవతి మరుత్సోమో వాయేద మరుతోదేవానా భూయిష్టా బహుర్భవతి యజేతేన యజతే యౌజైనమేవం వేద పంచశారదీయో భవతి పంచవార్ధవ సంవత్సర ఋతుష్టేవ సంవత్సరే ప్రతిష్టతి అథవ పంచాక్షరా పంక్తి పాంతో యజ్ఞ యజ్ఞమేవరుంధే సప్తదశగ్రస్తమానాతియంతి సప్తదశ ప్రజాపతి ప్రజాపతేరాత్యై అగస్త్యమరుద్భ్య ఉక్ష్ణ ప్రవక్షతే తానింద్రాదత్త తగేనం వజ్రముద్యత్యాభ్యాయంత తానగస్త్యశ్చైవేంద్రశ్చ గయా సుభీయేనాశమయతాం తాన్ శాంతానుపాహ్వయత యత్కయా సుభీయం భవతి శాంతే తస్మాదేతలేంద్రామారుతా వృక్షాణ సమనీయా భవంతి త్రయః ప్రథమే హన్నారభ్యంతే ఏవం ద్వితీయే ఏవం తృతీయే ఏవం చతుర్థే పంచోక్తమే హన్నారభ్యంతే వరిష్ఠమిరక్యేతనః వరిష్ఠ సమానానాం భవతి యజేన యజతే యోజేనమేవం వేద స్వారాజ్యం వా ఏత యజ్ఞః ఏతేన వాయే గజా వా కాంతమ స్వారాజ్యమగచ్చతి స్వారాజ్యం గచ్చతి యజేతేన యజతే యోజేనమేవం వేద మారుతో వా ఏత స్తోమః ఏతేన వై మరుతో దేవానాం భూయిష్ఠా అభవన్ భూయిష్ఠ సమానానాం భవతి ఏతేన యజతే యోజేనమేవం వేద పంచశారదీ యోగా ఏత యజ్ఞ ఆపంచమాత్పురుషాధన్నమత్తి యజేతేన యజతే యోజేనమేవం వేద సప్తదశగ్రస్తో మానాదియంతి సప్తదశ ప్రజాపతి ప్రజాపతేరేవ నైతి అస్యాజరాసో తమా మరిత్రాః అత్యధ్యోమాసో అగ్నయ పావకాః శ్వేతేష్వాత్రాసో భురణ్యవః అనరిషదో వాయవోనసోమాః ప్రజానామిత్రావరుణా ప్రజాదేవాగం మృదం బృహద అగ్నేయక్షస్పందమం అశ్వినాపిపదకం సుతం దీర్ఘజ్ఞేషువ్రత ఋతునా యజ్ఞవాహస దేవిరూపేతరదస్పర్థే అన్యాన్యా వత్సముపధావయతే హరిరణ్యస్యాం భవతి స్పధావాన్ శుక్రో అన్యస్యాం త్రజజే సుభర్తాః ఓర్వా పరంచరతో మాయీతౌ శిశో క్రీడంతో పరియాతో అధ్వరం విశ్వాన్యన్యా భువనాభిజష్టే ఋతోరణ్యో విదసజ్జాయతే పునః త్రీణి శతాత్రీ సహస్రాన్యజ్ఞం త్రిగుంశ్చ దేవానవచాసవర్యన్ ఔక్షం ఘతైరాస్మిన్ బహిరస్మై ఆదిద్ధోదారన్యషాదయంత అగ్నినాగ్నిస్తమిద్ధజే కవిర్గ్రహపతిర్యువా అవ్యవాజ్యుక్వాస్య అగ్నిర్దేవానాం జఠరం పూలలక్ష కలిక్రదుః దేవో దేవేభిరాగమత్ అగ్నిశ్రియ మరుదో విశ్వకృష్టయః ఆత్మేషముగ్రమవీమహే వయం తే స్వాయినా రుద్రయా వఠరణ్యజః త్రిగుంహాన ఏడక్కదవ సుదానవః యదుత్తమే మరుతో మధ్యమేవా యద్వామే సుభగాసో నిమిష్ట రుతో నో రుద్రా ఉదవాన్వస్య అగ్నే విత్తాభ్యమిదో యద్యజామః ఈడే అగ్నిగ్రస్తవసన్నమోభిః ఇహ ప్రసప్తో విజయకృతన్నః తథైవ ప్రభలేవాదియద్భిః ప్రదక్షిణిన్మరుదాగస్వామధ్యాం సుషిష్పత్తన్నవన్మిభిః ఏవైరగ్నే సజాగభిః ఆధీనందరిగిణి మిత్రవరుణార్యమా రాతర్యావాణోధ్వరం విశ్వేటామతినిర్యజ్ఞానాం విశ్వేటామతిశర్మానుషాణాం అగ్నిర్దేవానామవరుణానః స్మృణీకో భవతు విశ్వవేదాః త్వే అగ్నేషు పతిభ్యక్షమాణాః ద్విశ్వవోదే యజ్ఞయాదః నక్తా చక్రుషుధాలోకే కృష్ణం చ వర్ణమరుణం చ సంధుః వామగ్నా నిత్యాస ఆస్యం త్వాం జిక్వాగు సుదేశ్రగ్రిరే గలే త్వాగుం రాజుషాచో అధ్వరే సుశ్చిరే ే దేవాహుదం నిజ్ఞస్ సాధనం అగ్నేహోతారమృత్విషం మనుష్మద్దేవీమహి ప్రచేతసం వీరం దోదమత్యం తిష్టాహరేర్షాయుజ్యమానాయాహి వాయుం నీతో నోర్చ విభాస్యంధోభిదృష్టో అస్మే ఇంద్రస్వాహారేవాదేమదాయ కష్టభిషాచేసోమగీతయ ఇంద్రం వయం మహాధనే ఇంద్రమర్భే హవామహే విజం వృత్రేషు వజ్రిణంతమ విజయింద్రశ్రదకృదోరాజనయోదిరింద్రం అయాధ్రిజాణ సుష్మేనో అర్పే విస్తృతోర్భేద ఉపరత్యశ్వయం యదింద్రనాహుషేష్వా అగ్రే వృక్ష ప్రదీదయత్ భరేష్ంద్రగం సహవగం హవామహే అగం భోమజగం సుగతం దేవ్యంజనం అగ్ఞం మిత్రం వరుణగం సాతయే భగం దేవా పృథివే మరుత స్వస్తయేత్రం పురుశ్చంద్రం విద్వాన్ ఆదిత్యం సమేరత్ ఇంద్రానుభిజ్ఞానస్తాకం సూర్యముషం గాతుమగ్ఞం వృందాకమనునేటి విద్వాన్ స్వర్వజ్యోజర్భయజ్ఞస్వస్తి విశ్వాదయంద్రస్థైరస్య బాహో ఉపస్థేయాచరణా బృహందా ఆనా విశ్వాభిరోజుభిః సజోషాః బ్రహ్మజుషానా హరియశ్వయాహి వరేవస్థవేభిక్షిప్రా అస్మేత సద్భృణకం సుష్మమింద్ర ఇంద్రాయ గావ ఆశిరం రుహ్రే వజ్రేమసు యత్సేముఖక్వరే విదద తాస్తే వజ్రంధేన పోజోజయన్నః గభస్తయో నీతో విశ్వవారాః అహరహర్భూయుజ్యోగువానాః పూర్ణా ఇంద్రక్షుమతో భోజనస్య ఇమాం తేభియం ప్రభరే మహోమహీ అస్య స్తోత్రేభిర్నాయ ప్రాణజే తముత్సవే చ ప్రసవే చ సాసహిం ఇంద్రం దేవాదశ్రవసామధన్ననో